202 హ్రీంకారాధ్య సం ధా హ్రీంకారాధ్య అత్ర హ్రీంకార శబ్దేన తత్కార్యభూతాః వేదాః తేషామప్యర్థతయా కారణతయా వా ఆద్య ఆదౌ భవ పూర్వభావినీత్యర్థ శబ్దస్య అర్థ విషయత్వే సా ప్రవృత్తేః సిక్తిగ్రహాదౌ కావ్యాధికృతో చాజ్ఞానపూర్వక శబ్దప్రయోగదర్శనా దర్థస్య పూర్వభావిత్వ ముక్త్రమితి భావః ఓం హ్రీంకారాధ్యాయే నమః వి ఇచట హ్రీంకార శబ్దము చేత తత్కార్యభూతములైన వేదములు వివక్షితములగును వేదావిర్భావము హ్రీంకారమని భావము తద్వేదరాశికి అర్థరూపముతోనూ కారణరూపముతోనూ ఆద్య మొదట పుట్టినది అనగా పూర్వభావిని యని అర్థము. అర్థము విషయముగా గలిగి 301 లలితా త్రిశతీ భాష్య శబ్దము ప్రవర్తించును శబ్దశక్తి గ్రహాదులయందు కావ్యాధికృతులయ్యందును అజ్ఞానపూర్వకముగా శబ్ద ప్రయోగము కన్పట్టుచున్నది. అందువలన అర్థమునకు పూర్వభావిత్వము చెప్పబడినదని భావము. కానా హ్రీంకారాధ్యాయను నామము పరదేవతయ్యందు అన్వర్థము.